చచ్చర్ల పిల్ల కాడా నిన్నే మెచ్చంద్ర పన్న కాడా రారా చచ్చర్ల పిల్ల కాడా నిన్నే మెచ్చంద్ర పన్న కాడా నువ్వుంటే కళ్ళ ముందు నాకు ఇంకా తెలుదుపోతు అవు మల్ల ఎప్పు ముద్దు అచ్చచంగ ఎచ్చచంగ ఇప్పు ముద్దు అచ్చ చంగ ఎచ్చు చంగ హా